జగదే కపతి కృష్ణ పరమున సగవయ్యా వాసుదేవ కృష్ణ శరణు శరణు నీకు జగదే కపతి కృష్ణ పరమున సగవయ్యా వాసుదేవ కృష్ణ శరణు శరణు నీకు జగదే కపతి కృష్ణ శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ శుద్ధులు చెప్పవయ్య అచ్యుత కృష్ణ మద్దులు విరిచినట్టి మాధవ కృష్ణ శుద్ధులు చెప్పవయ్య అచ్యుత కృష్ణ మాధవ కృష్ణ అచ్యుత కృష్ణ కృష్ణ శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు తల మరిగిన గోవింద కృష్ణ చెల్లునయ్యా నీ చేతలు శ్రీధర కృష్ణ ముల్లె తల మరిగిన గోవింద కృష్ణ చెల్లునయ్యా నీ చేతలు శ్రీధర కృష్ణ గోవింద కృష్ణ శ్రీధర కృష్ణ కపతి కృష్ణ శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు శరణు గోపాల కృష్ణ కైవశమై మమ్మేలు శ్రీకర కృష్ణ గోవులగా చినయట్టి గోపాల కృష్ణ కైవశమై మమ్మేలు శ్రీకర కృష్ణ గోపాల కృష్ణ శ్రీకర కృష్ణ నా విన్నపమాలించు నారాయణ కృష్ణ. శరణు శరణు నీకో జగదేకపతి కృష్ణ పరమున సగవయ్యా వాసుదేవ కృష్ణ శరణు శరణు నీకో జగదేకపతి